తెలుసా మనసా తెలుసా. ప్రతిరోజు వచ్చే పచ్చని పండుగరా ప్రేమ, బ్రతుకంతా నిలిచే తీయని కానుకరా ప్రేమ. కుండల్ని పిండేది తెలుసా, ఏ స్వార్థం లేనిది తెలుసా, ఏ మలినం లేనిది తెలుసా, ఏ కపటం లేనిది తెలుసా, ఏ చుట్టం కానిదిరా నీ చుట్టూ చేరునురా. ప్రతిరోజు వచ్చే పచ్చని పండుగరా ప్రేమ, బ్రతుకంతా నిలిచే తీయని కానుకరా ప్రేమ. ఒక్కటిగా ఇద్దరు నేర్చే పాఠం రా ప్రేమంటే, ఇద్దరిని ఒకటిగా నడిపే పాదం రా ప్రేమంటే. రూపం లేని ఊపిరి ప్రేమ, దీపం లేని వెలుతురు ప్రేమ. క్షణకాలంలో పుట్టి యుగమంతా నిలుచును ప్రేమ, అణువంతే దానుండి జగమంతా నిండును ప్రేమ. నిలిచే గొడుగేరా ప్రేమంటే, గొడుగుల్లో చల్లగా కురిసే చినుకేరా ప్రేమంటే. అంతం కాని వాక్యం ప్రేమ, సొంతం అయితే సౌఖ్యం ప్రేమ. నీలోనే తను పుట్టి నిన్ను తనలా మార్చును ప్రేమ, నీలోనే తానుండి నిన్నొకరికి పంచును ప్రేమ. ప్రేమకు మార్గం ప్రేమేరా, ప్రేమకు గమ్యం ప్రేమేరా. గుండెల్ని పిండేది తెలుసా, ఏ స్వార్థం లేనిది తెలుసా, ఏ మలినం లేనిది తెలుసా, ఏ కపటం లేనిది తెలుసా.